సామవేదాంతర్గత 16 ఛాందోగ్యోపనిషత్ విషయ సూచిక. ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. మొదటి అధ్యాయము 1.1. ప్రథమ ప్రపాఠక ప్రథమ ఖండ ఉద్గీత విద్య 1.2. ప్రథమ ప్రపాఠక ద్వితీయ ఖండ అధ్యాత్మ ఉద్గీతము 1.3. ప్రథమ ప్రపాఠక తృతీయ ఖండ ఉద్గీతము యొక్క అధిదేవిక రూప ఉపాసన 1.4. ప్రథమ ప్రపాఠక చతుర్థ ఖండ ఓంకార ఉద్గీతము 1.5. ప్రథమ ప్రపాఠక పంచమ ఖండ ఓంకార ప్రణవమే ఉద్గీతము 1.6. ప్రథమ ప్రపాఠక షష్ఠ ఖండ పరమపురుషుడే ఉద్గీతము 1.7. ప్రథమ ప్రపాఠక సప్తమ ఖండ పరమపురుష సామ ఉపాసన 1.8. ప్రథమ ప్రపాఠక అష్టమ ఖండ సామ యొక్క గతి ఏది 1.9. ప్రథమ ప్రపాఠక నవమ ఖండ సామ యొక్క గతి ఆత్మయే 1.10. ప్రథమ ప్రపాఠక దశమ ఖండ యజ్ఞములకు ప్రస్తావ ప్రతిహర్త దేవతలు ఎవరు 1.11. ప్రథమ ప్రపాఠక ఏకాదశ ఖండ ఆదిత్యుడు ప్రస్తావ దేవత అన్నమే ప్రతిహర్త 1.12. ప్రథమ ప్రపాఠక ద్వాదశ ఖండ శ్వేత శునకములు సామగానం చేయుట 1.13. ప్రథమ ప్రపాఠక త్రయోదశ ఖండ సామగాన స్వరములకు దేవతలు. ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. 2.2. 2.1. ద్వితీయ ప్రపాఠక ప్రథమ ఖండ సమస్త సామోపాసన. 2.2. ద్వితీయ ప్రపాఠక ద్వితీయ ఖండ పంచవిధ పృథివీ సామోపాసన. 2.3. ద్వితీయ ప్రపాఠక తృతీయ ఖండ పంచవిధ సామగాన వృష్టి ఉపాసన. 2.4. ద్వితీయ ప్రపాఠక చతుర్థ ఖండ పంచవిధ జల సామోపాసన. 2.5. ద్వితీయ ప్రపాఠక పంచమ ఖండ పంచవిధ ఋతు సామోపాసన. 2.6. ద్వితీయ ప్రపాఠక షష్ఠ ఖండ పంచవిధ పశు సామోపాసన. 2.7. ద్వితీయ ప్రపాఠక సప్తమ ఖండ ఇంద్రియ సామోపాసన. 2.8. ద్వితీయ ప్రపాఠక అష్టమ ఖండ వాచి వాక్ సప్తవిధ సామోపాసన. 2.9. ద్వితీయ ప్రపాఠక నవమ ఖండ ఆదిత్య సప్తవిధ సామోపాసన. 2.10. ద్వితీయ ప్రపాఠక దశమ ఖండ అతిమృత్యు సామోపాసన. 2.11. ద్వితీయ ప్రపాఠక ఏకాదశ ఖండ గాయత్ర సామోపాసన. 2.12. ద్వితీయ ప్రపాఠక ద్వాదశ ఖండ రథంతరమగ్ని సామోపాసన. 2.13. ద్వితీయ ప్రపాఠక త్రయోదశ ఖండ వామదేవం మిథున సామోపాసన. 2.14. ద్వితీయ ప్రపాఠక చతుర్దశ ఖండ బృహదాదిత్య సామోపాసన. 2.15. ద్వితీయ ప్రపాఠక పంచదశ ఖండ వైరుప పర్జన్య సామోపాసన. 2.16. ద్వితీయ ప్రపాఠక షోడశ ఖండ వైరాజ ఋతు సామోపాసన. 2.17. ద్వితీయ ప్రపాఠక సప్తదశ ఖండ శక్వరీలోక సామోపాసన. 2.18. ద్వితీయ ప్రపాఠక అష్టాదశ ఖండ రేవతీ సామగానోపాసన. 2.19. ద్వితీయ ప్రపాఠక ఏకోనవింశ ఖండ అయజ్ఞ యజ్ఞీయ అంగ సామగానోపాసన. 2.20. ద్వితీయ ప్రపాఠక వింశ ఖండ దేవతారాజన సామగానోపాసన. 2-21 వరకు ద్వితీయ ప్రపాఠక ఏకవింశ ఖండ సర్వస్మిన్ సామగానోపాసన. 2.22. ద్వితీయ ప్రపాఠక ద్వావింశ ఖండ వినద్ది సామోపాసన. 2.23. ద్వితీయ ప్రపాఠక త్రయోవింశ ఖండ త్రయీ విద్యా భోహ భువః శువః ఓం. 2.24. ద్వితీయ ప్రపాఠక చతుర్వింశ ఖండ సవనము యజ్ఞము. ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. 3.1. 3.1. తృతీయ ప్రపాఠక ప్రథమ ఖండ సూర్యుని తూర్పు కిరణముల ఉపాసన. 3.2. తృతీయ ప్రపాఠక ద్వితీయ ఖండ సూర్యుని దక్షిణ కిరణముల ఉపాసన. 3-3 తృతీయ ప్రపాఠక తృతీయ ఖండ సూర్యుని పడమర కిరణముల ఉపాసన. 3-4 తృతీయ ప్రపాఠక చతుర్థ ఖండ సూర్యుని ఉత్తర కిరణముల ఉపాసన. 3-5 తృతీయ ప్రపాఠక పంచమ ఖండ సూర్యుని ఊర్ధ్వ కిరణముల ఉపాసన. 3-6 తృతీయ ప్రపాఠక షష్ఠ ఖండ అరుణాదిత్యోపాసన లేక సూర్యోదయాది కాంతుల ఉపాసన. 3-7 తృతీయ ప్రపాఠక సప్తమ ఖండ మధ్యాహ్న సూర్య రుద్రుల ఉపాసన. 3-8 తృతీయ ప్రపాఠక అష్టమ ఖండ సాయంకాల ఆదిత్యుల ఉపాసన. 3-9 తృతీయ ప్రపాఠక నవమ ఖండ సూర్యాస్తమయ మరుత్తుల ఉపాసన. 3-10 తృతీయ ప్రపాఠక దశమ ఖండ సాధిల ఆదిత్య అంతరాంతర బ్రహ్మోపాసన. 3-11 తృతీయ ప్రపాఠక ఏకాదశ ఖండ మధు విద్య ఉపాసనకు పరాకాష్ఠ. 3-12 తృతీయ ప్రపాఠక ద్వాదశ ఖండ గాయత్రి ఉపాసన. 3-13 తృతీయ ప్రపాఠక త్రయోదశ ఖండ హృదయాంతర్గత సుషిర ఉపాసన. 3-14 తృతీయ ప్రపాఠక చతుర్దశ ఖండ శాండిల్య విద్య. 3-15 తృతీయ ప్రపాఠక పంచదశ ఖండ విరాట్ కోశోపాసన. 3-16 తృతీయ ప్రపాఠక షోడశ ఖండ ఆత్మేయజ్ఞోపాసన. 1-17 తృతీయ ప్రపాఠక సప్తదశ ఖండ ఆత్మేయజ్ఞోపాసన. 2-18 తృతీయ ప్రపాఠక అష్టాదశ ఖండ చతుష్పాద బ్రహ్మోపాసన. 3-19 తృతీయ ప్రపాఠక ఏకోనవింశ ఖండ ఆదిత్య బ్రహ్మోపాసన. ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 4వ అధ్యాయము. 4-1 చతుర్థ ప్రపాఠక ప్రథమ ఖండము అజ్ఞాన శృతి రేఖ్వ ఉపాఖ్యానము సంవర్గ విద్య. 4-2 చతుర్థ ప్రపాఠక ద్వితీయ ఖండము అజ్ఞానమునకు అర్హత నిరహంకారము ప్రపత్తి. 4-3 చతుర్థ ప్రపాఠక తృతీయ ఖండము సంవర్గము విలీనము ఆశ్రయము. 4-4 చతుర్థ ప్రపాఠక చతుర్థ ఖండము సత్యకామ జాబాలుని చరిత. 4-5 చతుర్థ ప్రపాఠక పంచమ ఖండము ప్రకాశవాన్ చతుష్కలా బ్రహ్మము యొక్క మొదటి పాదము. 4-6 చతుర్థ ప్రపాఠక షష్ఠ ఖండము అనంతవాన్ చతుష్కలా బ్రహ్మము యొక్క 2వ పాదము. 4-7 చతుర్థ ప్రపాఠక సప్తమ ఖండము అజ్యోతిష్మాన్ చతుష్కలా బ్రహ్మము యొక్క 3వ పాదము. 4-8 చతుర్థ ప్రపాఠక అష్టమ ఖండము ఐతనవాన్ చతుష్కలా బ్రహ్మము యొక్క 4వ పాదము. 4-9 చతుర్థ ప్రపాఠక నవమ ఖండము గురుముఖతా బ్రహ్మ విద్య అభ్యాసము. 4-10 చతుర్థ ప్రపాఠక దశమ ఖండము ఔపకోశల విద్య. 4-11 చతుర్థ ప్రపాఠక ఏకాదశ ఖండము గార్హపత్యాగ్ని అనుశాసనము. 1-12 చతుర్థ ప్రపాఠక ద్వాదశ ఖండము గార్హపత్యాగ్ని అనుశాసనము. 2-13 చతుర్థ ప్రపాఠక త్రయోదశ ఖండము ఆహవనియాగ్ని అనుశాసనం. 1-14 చతుర్థ ప్రపాఠక చతుర్దశ ఖండము ఆహవనియాగ్ని అనుశాసనం. 2-15 చతుర్థ ప్రపాఠక పంచదశ ఖండము అక్షిణి పురుష ఉపాసన. 4-16 చతుర్థ ప్రపాఠక షోడశ ఖండము యజ్ఞోపాసన. 4-17 చతుర్థ ప్రపాఠక సప్తదశ ఖండ వ్యాహృత్యుపాసన. ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 5వ అధ్యాయము. 5-1 పంచమ ప్రపాఠక ప్రథమ ఖండము ప్రాణదేవతా ఉపాసన. 5-2 పంచమ ప్రపాఠక ద్వితీయ ఖండము ప్రాణ విద్య. 5-3 పంచమ ప్రపాఠక తృతీయ ఖండము పంచాగ్ని విద్య. 5-4 పంచమ ప్రపాఠక చతుర్థఖండము ప్రథమ విశ్వయజ్ఞ హోమము 5-5. పంచమ ప్రపాఠక పంచమఖండ అద్వితీయ విశ్వయజ్ఞ హోమము 5-6. పంచమ ప్రపాఠక షష్ఠఖండము తృతీయ విశ్వయజ్ఞ హోమము 5-7. పంచమ ప్రపాఠక సప్తమఖండము చతుర్థి విశ్వయజ్ఞ హోమము 5-8. పంచమ ప్రపాఠక అష్టమఖండము పంచమ విశ్వయజ్ఞ హోమము 5-9. పంచమ ప్రపాఠక నవమఖండము పంచమ హవిస్సునందు జల పురుషుడు 5-10. పంచమ ప్రపాఠక దశమఖండము దేవయాన పితృయాన మార్గములు 5-11. పంచమ ప్రపాఠక ఏకాదశఖండము వైశ్వానరాత్మోపాసన 5-12. పంచమ ప్రపాఠక ద్వాదశఖండము ద్యులోక వైశ్వానరుపాసన 5-13. పంచమ ప్రపాఠక త్రయోదశఖండము ఆదిత్య వైశ్వారోపాసన 5-14. పంచమ ప్రపాఠక చతుర్దశఖండము వాయు వైశ్వానరుపాసన 5-15. పంచమ ప్రపాఠక పంచదశఖండము ఆకాశ వైశ్వానరుపాసన 5-16. పంచమ ప్రపాఠక షోడశఖండము జల వైశ్వానరుపాసన 5-17. పంచమ ప్రపాఠక సప్తదశఖండము భూమి వైశ్వానరుపాసన 5-18. పంచమ ప్రపాఠక అష్టాదశఖండము పూర్ణ వైశ్వానరాత్మోపాసన 5-19. పంచమ ప్రపాఠక ఏకోనవింశఖండము ప్రాణాయస్వాహ 5-20. పంచమ ప్రపాఠక వింశఖండము అవ్యానాయస్వాహ 5-21. పంచమ ప్రపాఠక ఏకవింశఖండము అపానాయస్వాహ 5-22. పంచమ ప్రపాఠక ద్వావింశఖండము సమానాయస్వాహ 5-23. పంచమ ప్రపాఠక త్రయోవింశఖండము ఉదానాయస్వాహ 5-24. పంచమ ప్రపాఠక చతుర్వింశఖండము వైశ్వానర పంచ ఆహుతి సమర్పణ ఫలము ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 6-1. షష్ఠ ప్రపాఠక ప్రథమఖండ సమస్త శాస్త్రముల అంతిమ ఆదేశం 6-2. షష్ఠ ప్రపాఠక ద్వితీయ ఖండ జగత్కూడా సత్రూపమే 6-3. షష్ఠ ప్రపాఠక తృతీయ ఖండ సత్యే జీవరూపములు 6-4. షష్ఠ ప్రపాఠక చతుర్థ ఖండ త్రివృత్కరణం ఏ వాచారంభణం వికారో నామధేయం 6-5. షష్ఠ ప్రపాఠక పంచమః ఖండః త్రివృత్కరణం 6-6. షష్ఠ ప్రపాఠక షష్ఠ ఖండః అన్నమే మనస్సు నీరే ప్రాణము అగ్నియే వాక్ 6-7. షష్ఠ ప్రపాఠక సప్తమః ఖండః అన్నజలతేజస్సు యొక్క సూక్ష్మాంశములు 6-8. షష్ఠ ప్రపాఠక అష్టమః ఖండః సత్యే జీవులకు మూలము 6-9. షష్ఠ ప్రపాఠక నవమః ఖండః తత్వమసి 6-10. షష్ఠ ప్రపాఠక దశమః ఖండః ఆత్మతత్వము నది దృష్టాంతము 6-11. షష్ఠ ప్రపాఠక ఏకాదశః ఖండః ఆత్మతత్వము వృక్ష దృష్టాంతము 6-12. షష్ఠ ప్రపాఠక ద్వాదశః ఖండః ఆత్మతత్వము మతిగింజ దృష్టాంతము 6-13. షష్ఠ ప్రపాఠక త్రయోదశః ఖండః ఆత్మతత్వము అలవణం దృష్టాంతం 6-14. షష్ఠ ప్రపాఠక చతుర్దశః ఖండః ఆత్మతత్వము దొంగలచే బంధింపబడినవాని దృష్టాంతము 6-15. షష్ఠ ప్రపాఠక పంచదశః ఖండః ఆత్మతత్వము మరణశయ్యపై ఉన్నవాని దృష్టాంతము 6-16. షష్ఠ ప్రపాఠక షోడశః ఖండః ఆత్మ విజ్ఞానిని దృశ్యము బంధించలేదు ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 7-4. నారదునకు సనత్కుమారుని ఉపదేశము 7-1. సప్తమ ప్రపాఠక ప్రథమ ఖండము నామ ఉపాసన 7-2. సప్తమ ప్రపాఠక ద్వితీయ ఖండము వాక్ ఉపాసన 7-3. సప్తమ ప్రపాఠక తృతీయ ఖండము మన ఉపాసన 7-4. సప్తమ ప్రపాఠక చతుర్థ ఖండము సంకల్ప ఉపాసన 7-5. సప్తమ ప్రపాఠక పంచమ ఖండము చిత్త ఉపాసన 7-6. సప్తమ ప్రపాఠక షష్ఠ ఖండము ధ్యాన ధ్యాస ఉపాసన 7-7. సప్తమ ప్రపాఠక సప్తమ ఖండము విజ్ఞాన ఉపాసన 7-8. సప్తమ ప్రపాఠక అష్టమ ఖండము బల ఉపాసన 7-9. సప్తమ ప్రపాఠక నవమ ఖండము అన్న ఉపాసన 7-10. సప్తమ ప్రపాఠక దశమ ఖండము ఆపో ఉపాసన 7-11. సప్తమ ప్రపాఠక ఏకాదశ ఖండము తేజో ఉపాసన 7-12. సప్తమ ప్రపాఠక ద్వాదశ ఖండము ఆకాశ ఉపాసన 7-13. సప్తమ ప్రపాఠక త్రయోదశ ఖండము స్మర ఉపాసన 7-14. సప్తమ ప్రపాఠక చతుర్దశ ఖండము ఆశా ఉపాసన 7-15. సప్తమ ప్రపాఠక పంచదశ ఖండము ప్రాణోపాసన 7-16. సప్తమ ప్రపాఠక షోడశ ఖండము సత్యము కొరకు తీవ్ర విజిజ్ఞాస కలిగి ఉండాలి 7-17. సప్తమ ప్రపాఠక సప్తదశ ఖండము సత్యము గురించిన విజ్ఞానమే తెలుసుకోవాలి 7-18. సప్తమ ప్రపాఠక అష్టాదశ ఖండము మతితో సత్యమును మననము చేస్తూ ఉండాలి 7-19. సప్తమ ప్రపాఠక ఏకోనవింశ ఖండము శ్రద్ధ చేతనే మననము సాధ్యము 7-20. సప్తమ ప్రపాఠక వింశ ఖండము నిష్ఠ చేతనే శ్రద్ధ బలపడుతుంది 7-21. సప్తమ ప్రపాఠక ఏకవింశ ఖండము కర్మానుష్ఠానము చేతనే నిష్ఠ బలపడుతుంది 7-22. సప్తమ ప్రపాఠక ద్వావింశ ఖండము హఠంతో కాకుండా సుఖముగా కర్మలను ఆచరించాలి 7-23. సప్తమ ప్రపాఠక త్రయోవింశ ఖండము భూమా సుఖమే లక్ష్యము 7-24. సప్తమ ప్రపాఠక చతుర్వింశ ఖండము భూమా స్వరూపము 7-25. సప్తమ ప్రపాఠక పంచవింశ ఖండము భూమా సమస్తము నేనే 7-26. సప్తమ ప్రపాఠక షడ్వింశ ఖండము భూమా విద్యా ఉపాసన అభ్యాస ఫలశ్రుతి ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 8-1. అష్టమ ప్రపాఠక ప్రథమ ఖండ దహర విద్య 8-2. అష్టమ ప్రపాఠక ద్వితీయ ఖండ ఇచ్ఛానుసారం లోక ప్రాప్తి 8-3. అష్టమ ప్రపాఠక తృతీయ ఖండ సత్యమును ఆవరించియున్న అసత్యమును వివేకముతో దర్శించుట 8-4. అష్టమ ప్రపాఠక చతుర్థ ఖండ జీవితమును ఆత్మానుభవమునకు సేతువుగా దర్శించుట 8-5. అష్టమ ప్రపాఠక పంచమ ఖండ యజ్ఞవిధిలో బ్రహ్మచర్య ఆశయము దర్శించుట 8-6. షష్ఠ ఖండ హృదయ నాడులలో ఆదిత్యుని దాటించు నాడీ ఉపాసన 8-7. అష్టమ ప్రపాఠక సప్తమ ఖండ కన్నులలో చూచువాడే ఆత్మ 8-8. అష్టమ ప్రపాఠక అష్టమ ఖండ ఇంద్ర విరోచనులు నీటి పాత్రలో తమ ప్రతిబింబములు చూసి ఆత్మ అనుకొనుట 8-9. అష్టమ ప్రపాఠక నవమ ఖండ నీటిలో ప్రతిబింబించు తన రూపమే ఆత్మయ 8-10. అష్టమ ప్రపాఠక దశమ ఖండ స్వప్నపురుషుడే ఆత్మయ 8-11. అష్టమ ప్రపాఠక ఏకాదశ ఖండ సుషుప్త పురుషుడే ఆత్మయ 8-12. అష్టమ ప్రపాఠక ద్వాదశ ఖండ ఆత్మయే శరీరాదులుగా ప్రకటనమైనది 8-13. అష్టమ ప్రపాఠక త్రయోదశ ఖండ కర్మలు దాటి బ్రహ్మలోకము పొందవలెను 8-14. అష్టమ ప్రపాఠక చతుర్దశ ఖండ బ్రహ్మము నామరూపములకు ఉపాదాన కారణమైన మార్పు చేర్పులు లేనిది 8-15. అష్టమ ప్రపాఠక పంచదశ ఖండ ఆత్మబోధ పరంపర 16 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము 16-1. ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము ప్రథమ అధ్యాయము 16:1-1 ప్రథమ అధ్యాయము ప్రథమ ఖండము ఉద్గీత విద్య 16:1-2 ప్రథమ అధ్యాయము ద్వితీయ ఖండము మహదాశయ సందర్భాశయములు ఘ్రాణేంద్రియోపాసన ఘానేంద్రియ ఉద్గీతము చక్షురింద్రియ ఉద్గీతము శ్రోత్రేంద్రియ ఉద్గీతము మానస ఉద్గీతము ప్రాణ ఉద్గీతము దృష్టాంతములు 16:1-3 ప్రథమ అధ్యాయము తృతీయ ఖండము ఆదిత్యోపాసన ముఖ్య ప్రాణోపాసన లోపలికి వచ్చు వాయు ఉపాసన పంచ ప్రాణములలోని వ్యాన ఉద్గీతము ఉద్గీతాక్షర ఉపాసన ఉద్గీతము అనగా ఇష్టకామ్యార్థ సిద్ధికై ఉద్గీతము 16:1-4 ప్రథమ అధ్యాయము చతుర్థ ఖండము ఓం ఇతియేతత్ అక్షరం ఉద్గీతం 16:1-5 ప్రథమ అధ్యాయము పంచమ ఖండము సామ ఉద్గీతము ఆధ్యాత్మము 16:1-6 ప్రథమ అధ్యాయము షష్ఠిఖండము అధిదేవత ఉద్గీతోపాసన సామ సామతోపాసన హిరణ్మయ పురుషోపాసన 16:1-7 ప్రథమ అధ్యాయము సప్తమ ఖండము అధ్యాత్మోపాసన లేక శారీరకోపాసన 16:1-8 ప్రథమ అధ్యాయము అష్టమ ఖండము స్వర్గలోక దేహలోక ఉద్గీతము 16:1-9 ప్రథమ అధ్యాయము నవమ ఖండము ఆకాశ ఉద్గీత ఉపాసన 16:1-10 ప్రథమ అధ్యాయము దశమ ఖండము ప్రతిహారముల ఉపాసన 16:1-11 ప్రథమ అధ్యాయము ఏకాదశ ఖండము ప్రాణ ఆదిత్య అన్న ఉద్గీతము 16:1-12 ప్రథమ అధ్యాయము ద్వాదశ ఖండము శునకములకు ఇంద్రియముల ఆహారము కొరకు ఉద్గీతము 16:1-13 ప్రథమ అధ్యాయము త్రయోదశ ఖండము సామగానము స్తోభ 16:2 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము ద్వితీయ అధ్యాయము 16:2-1 ద్వితీయ అధ్యాయము ప్రథమ ఖండము సామ ఇతి సాధుః 16:2-2 ద్వితీయ అధ్యాయము ద్వితీయ ఖండము పంచవిధ 5 సామగాన ధ్యానములు 16:2-3 ద్వితీయ అధ్యాయము తృతీయ ఖండము వృష్టి పంచవిధ సామోపాసన 16:2-4 ద్వితీయ అధ్యాయము చతుర్థ ఖండము జలప పంచవిధ సామోపాసన 16:2-5 ద్వితీయ అధ్యాయము పంచమ ఖండము ఋతు పంచవిధ సామోపాసన 16:2-6 ద్వితీయ అధ్యాయము షష్ఠీఖండము పశు పంచవిధ సామోపాసన 16:2-7 ద్వితీయ అధ్యాయము సప్తమ ఖండము ఇంద్రియ పంచవిధ సామోపాసన 16:2-8 ద్వితీయ అధ్యాయము అష్టమ ఖండము సప్తవిధ వాక్ సామోపాసన 16:2-9 ద్వితీయ అధ్యాయము నవమ ఖండము ఆదిత్య సప్తవిధ సామోపాసన ఆదిత్య సప్త సామోపాసనలు 16:2-10 ద్వితీయ అధ్యాయము దశమ అధ్యాయము అతిమృత్యు సప్తవిధ సామోపాసన 16:2-11 ద్వితీయ అధ్యాయము ఏకాదశ ఖండము గాయత్ర పంచవిధ సామోపాసన 16:2-12 ద్వితీయ అధ్యాయము ద్వాదశ ఖండము రథంతర పంచవిధ సామ ఉపాసన 16:2-13 ద్వితీయ అధ్యాయము త్రయోదశ ఖండము వామదేవ మిథున పంచవిధ సామోపాసన 16:2-14 ద్వితీయ అధ్యాయము చతుర్దశ ఖండము బృహత్ ఆదిత్య పంచవిధ సామోపాసన 16:2-15 ద్వితీయ అధ్యాయము పంచదశ ఖండము పర్జన్య పంచవిధ సామోపాసన నైరుపోపాసన 16:2-16 ద్వితీయ అధ్యాయము షోడశ ఖండము వైరాజ ఋతు పంచవిధ సామ ఉపాసన 16:2-17 ద్వితీయ అధ్యాయము సప్తదశ ఖండము శక్వరి లోకప్రతిష్ఠిత పంచవిధ సామ ఉపాసన 16:2-18 ద్వితీయ అధ్యాయము అష్టాదశ ఖండము రేవతి పంచవిధ సామోపాసన 16:2-19 ద్వితీయ అధ్యాయము ఏకోనవింశ ఖండము అంగ యజ్ఞయజ్ఞీయ పంచవిధ సామోపాసన 16:2-20 ద్వితీయ అధ్యాయము వింశ ఖండము వ్రాజన ప్రకాశక పంచవిధ సామదేవతా ప్రతిష్ఠోపాసన 16:2-21. ద్వితీయ అధ్యాయము ఏకవింశఖండము సర్వస్మిన్ పంచవిధ సామోపాసన 16:2-22. ద్వితీయ అధ్యాయము ద్వావింశఖండము వినర్ది వృణే సప్తవిధ సామోపాసన 16:2-23. ద్వితీయ అధ్యాయము త్రయోవింశఖండము ధర్మము యొక్క త్రయీ స్తంభములు సృష్టి చమత్కారము ఓంకారమేవ ఇదం సరం 16:2-24. ద్వితీయ అధ్యాయము చతుర్వింశఖండము యజ్ఞాంగములు సామగానము హోమము 1. యజ్ఞ విధులలో ప్రాతః సవన వసువుల స్తుతి 2. యజ్ఞ విధులలో మధ్యందివస మధ్యాహ్న సవనము రుద్రస్తుతి 3. యజ్ఞ విధులలో తృతీయ సాయం ఆదిత్య విశ్వేదేవ సవనము 16:3. ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము తృతీయ అధ్యాయము 16:3-1. తృతీయ అధ్యాయము ప్రథమఖండము మధు విద్య ఆదిత్య తూర్పు దిక్కిరణములు సామోపాసన 16:3-2. తృతీయ అధ్యాయము ద్వితీయ ఖండము ఆదిత్య దక్షిణ దిక్కిరణములు సామోపాసన 16:3-3. తృతీయ అధ్యాయము తృతీయ ఖండము ఆదిత్య పడమర దిక్కిరణములు సామోపాసన 16:3-4. తృతీయ అధ్యాయము చతుర్థ ఖండము ఆదిత్య ఉత్తర దిక్కిరణములు సామోపాసన 16:3-5. తృతీయ అధ్యాయము పంచమ ఖండము ఆదిత్య ఊర్ధ్వ దిక్కిరణములు సామోపాసన 16:3-6. తృతీయ అధ్యాయము షష్ఠీఖండము ఆదిత్యామృతము ఆదిత్యుని మొదటిదగు ఎరుపు రంగు రూపము 16:3-7. తృతీయ అధ్యాయము సప్తమ ఖండము ఆదిత్యామృతము ఆదిత్యుని రెండవదగు శుక్ల రూపము 16:3-8. తృతీయ అధ్యాయము అష్టమ ఖండము ఆదిత్యామృతము ఆదిత్యుని మూడవదగు నల్లని రూపము 16:3-9. తృతీయ అధ్యాయము నవమ ఖండము ఆదిత్యామృతము నాలుగవదగు అమృతము ఆదిత్యుని నీలపు రంగు రూపము 16:3-10. తృతీయ అధ్యాయము దశమ ఖండము ఆదిత్యామృతము ఐదవదగు అమృతము ఆదిత్యుని అంతరామృత రూపము 16:3-11. తృతీయ అధ్యాయము ఏకాదశ ఖండము మధుజ్ఞానము ఫలశ్రుతి 16:3-12. తృతీయ అధ్యాయము ద్వాదశ ఖండము గాయత్రి ఉపాసన 16:3-13. తృతీయ అధ్యాయము త్రయోదశ ఖండము గాయత్రి బ్రాహ్మీ సిద్ధికి పంచసూషి ద్వారములు 16:3-14. తృతీయ అధ్యాయము చతుర్దశ ఖండము శాండిల్య విద్య సమస్తము బ్రహ్మమే 16:3-15. తృతీయ అధ్యాయము పంచదశ ఖండము విరాట్కోశ ఉపాసన 16:3-16. తృతీయ అధ్యాయము షోడశ ఖండము పురుషోవాయజ్ఞ 1. ప్రాతః పురుష సవనము 2. పురు మాధ్యందిన సవనము 3. తృతీయమగు పురుష సాయం సవనము 16:3-17. తృతీయ అధ్యాయము సప్తదశ ఖండము జీవితమే యజ్ఞము 16:3-18. తృతీయ అధ్యాయము అష్టాదశ ఖండము బ్రహ్మము గురించిన చతుష్పాద ఉపాసన 16:3-19. తృతీయ అధ్యాయము ఏకోనవింశఖండము ఆదిత్యో బ్రహ్మత్ ఇతి ఆదేశః 16:4. ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము చతుర్థ అధ్యాయము 16:4-1. చతుర్థ అధ్యాయము ప్రథమ ఖండము దానము మొదలైన కర్మల తేజస్సు ఆత్మోపాసనా తేజస్సు 16:4-2. చతుర్థ అధ్యాయము ద్వితీయ ఖండము విద్యార్హత 6 లక్షణములు 16:4-3. చతుర్థ అధ్యాయము తృతీయ ఖండము సంవర్గ విద్య 16:4-4. చతుర్థ అధ్యాయము చతుర్థ ఖండము సత్యకామ గురుకుల ప్రవేశము 16:4-5. చతుర్థ అధ్యాయము పంచమ ఖండము బ్రహ్మము యొక్క ప్రకాశవాన్ పాదము 4 దిక్కులు 16:4-6. చతుర్థ అధ్యాయము షష్ఠీఖండము బ్రహ్మము యొక్క అనంతవాన్ పాదము 16:4-7. చతుర్థ అధ్యాయము సప్తమ ఖండము బ్రహ్మము యొక్క జ్యోతిష్మాన్ పాదము 16:4-8. చతుర్థ అధ్యాయము అష్టమ ఖండము బ్రహ్మము యొక్క ఆయతన పాదము 16:4-9. చతుర్థ అధ్యాయము నవమ ఖండము గురుచరణాశ్రయము సర్వం ఖల్విదం బ్రహ్మ 16:4-10. చతుర్థ అధ్యాయము దశమ ఖండము అపకోసల విద్య 16:4-11. చతుర్థ అధ్యాయము ఏకాదశ ఖండము గార్హపత్యాగ్ని పురుష ఉపదేశము 16:4-12. చతుర్థ అధ్యాయము ద్వాదశ ఖండము దక్షిణాగ్ని పురుష ఉపదేశము 16:4-13. చతుర్థ అధ్యాయము త్రయోదశ ఖండమ హవనియాగ్ని పురుష ఉపదేశము 16:4-14. చతుర్థ అధ్యాయము చతుర్దశ ఖండము లోకోపాసన బ్రహ్మోపాసన 16:4-15. చతుర్థ అధ్యాయము పంచదశ ఖండము కంటిలోంచి దృశ్యమును చూస్తూ ఉన్న పురుషుడే ఆత్మ 16:4-16. చతుర్థ అధ్యాయము షోడశ ఖండము యజ్ఞోపాసన యజ్ఞఫలము 16:4-17. చతుర్థ అధ్యాయము సప్తదశ ఖండము వ్యాహృతి ఉపాసన 16:5. ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము పంచమ అధ్యాయము 16:5-1. పంచమ అధ్యాయము ప్రథమ ఖండము ప్రాణము యొక్క జ్యేష్ఠత్వ శ్రేష్ఠత్వములు ఇంద్రియములు పరస్పరం విరోధించుట వాక్ ఇంద్రియము ఉత్క్రమ్యము లేచిపోవటము చక్షురింద్రియ ఉత్క్రమ్యము లేచిపోవటము శ్రోత్రేంద్రియ ఉత్క్రమ్యము లేచిపోవటము మనోహ ఉచ్చక్రామ లేచిపోయింది ప్రాణ ఉచ్చక్రమిషన్ లేచిపోబోవటం 16:5-2. పంచమ అధ్యాయము ద్వితీయ ఖండము ప్రాణమునకు ఆహారము ఏది ప్రాణోపాసన మంథన విద్య 16:5-3. పంచమ అధ్యాయము తృతీయ ఖండము పంచప్రశ్నలు 1వ ప్రశ్న ఈ జీవులంతా భూమిపై జీవించిన తరువాత ఎక్కడికి వెళ్ళుచున్నారు 2వ ప్రశ్న పైకి వెళ్లిన జీవులు పునరావృత్తులై ఏ ప్రకారం తిరిగి ఏ విధముగా భూలోకములో జన్మిస్తారు 3వ ప్రశ్న దేవయానము మరియు పితృయానము 2 మార్గములుగా చీలిపోయేది ఎక్కడ 4వ ప్రశ్న ప్రతిరోజు ఎందరో జీవులు మరణిస్తూ ఉన్నా కూడా ఏ కారణం చేత పితృలోకము నిండటమేలేదు 5వ ప్రశ్న యజ్ఞములో సమర్పించబడిన ఆహుతులు యజ్ఞపురుషుడుగా అగుక్రమము ఎట్టిది 16:5-4. పంచమ అధ్యాయము చతుర్థ ఖండము శ్రద్ధ సృష్ట్యభిమాని ఇంద్రియాధిష్ఠాన దేవతలు శ్రద్ధ ఆహుతులు సృష్ట్యభిమాని ఆవిష్కరణ 5వ ఆహుతియందు జలములు పురుషుడు పురుషకారము కలవాడు అనే పేరు ఎట్లా పొందుతోంది 5వ ప్రశ్నకు సమాధానము దేవతల యజ్ఞము సోమరాజు సృష్టికర్త సంభవము 16:5-5. పంచమ అధ్యాయము పంచమ ఖండము ఇంద్రియాభిమాన దేవతల సోమరాజుకు ఆహుతులు 16:5-6. పంచమ అధ్యాయము షష్ఠీఖండము దేవతల వర్షహవనము అన్నము యొక్క ఉత్పత్తి 16:5-7. పంచమ అధ్యాయము సప్తమ ఖండము దేవతల అన్నహోమము రేతస్సు ఉత్పత్తి 16:5-8. పంచమ అధ్యాయము అష్టమ ఖండము గర్భయజ్ఞము 16:5-9. పంచమ అధ్యాయము నవమ ఖండము నేను అగ్ని స్వరూపుడను అను ఉపాసన 16:5-10. పంచమ అధ్యాయము దశమ ఖండము దేవయాన పితృయాన భౌతికలోక తిరోగమన మార్గములు ఈ జీవులు ఈ లోకము విడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళుచున్నారు 1వ ప్రశ్నకు సమాధానము 1 దేవయాన మార్గము 2 పితృయాన మార్గము దక్షిణాయన పంథ భౌతిక లోక తిరోగమన మార్గము 2వ ప్రశ్నకు సమాధానము పరలోకము ఎందుకు జీవులచే నిండిపోదు 4వ ప్రశ్నకు సమాధానము పంచాగ్నుల ఉపాసన 16:5-11. పంచమ అధ్యాయము ఏకాదశ ఖండము వైశ్వానరోపాసన 16:5-12. పంచమ అధ్యాయము ద్వాదశ ఖండము ఉద్యలోకో స్వర్గలోకో నామ ఆత్మోపాసన 16:5-13. పంచమ అధ్యాయము త్రయోదశ ఖండము ఆదిత్య విశ్వరూప ఆత్మోపాసన 16:5-14. పంచమ అధ్యాయము చతుర్దశ ఖండము వాయాత్మోపాసన 16:5-15. పంచమ అధ్యాయము పంచదశ ఖండము ఆకాశ వైశ్వానరోపాసన 16:5-16. పంచమ అధ్యాయము షోడశ ఖండము జలమును ఆత్మగా ఉపాసన రై ఉపాసన 16:5-17. పంచమ అధ్యాయము సప్తదశ ఖండము పృథివీ వైశ్వానరోపాసన 16:5-18. పంచమ అధ్యాయము అష్టాదశ ఖండము వైశ్వానరాత్మ విద్య 16:5-19. పంచమ అధ్యాయము ఏకోన వింశతి ఖండము వైశ్వానరాత్మోపాసన ప్రాణాయస్వాహ 16:5-20. పంచమ అధ్యాయము ఉవింశ ఖండము వైశ్వానరాత్మోపాసన వ్యానాయ స్వాహ 16:5-21. పంచమ అధ్యాయము ఏకవింశ ఖండము వైశ్వానరాత్మోపాసన అపానాయ స్వాహ 16:5-22. పంచమ అధ్యాయము ద్వావింశ ఖండము వైశ్వానరాత్మోపాసన సమానాయ స్వాహ 16:5-23. పంచమ అధ్యాయము త్రయోవింశ ఖండము వైశ్వానరాత్మోపాసన ఉదానాయ స్వాహ 16:5-24. పంచమ అధ్యాయము చతుర్వింశ ఖండము ఆత్మజ్ఞాన ఫలశ్రుతి 16:6. ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము షష్ఠీ అధ్యాయము 16:6-1. షష్ఠీ అధ్యాయము ప్రథమ ఖండము ఆ వాచారంభణం వికారో నామధేయం మృత్తికైవ సత్యం 16:6-2. షష్ఠీ అధ్యాయము ద్వితీయ ఖండము సదేవ సోమ్య ఇదం అగ్రం ఆసీత్ ఏకం ఏవ అద్వితీయం ద్రష్టత్వము అనే తేజస్సు తేజస్సు నుండి జలము జలము నుండి అన్నము 16:6-3. షష్ఠీ అధ్యాయము తృతీయ ఖండము అగ్ని జల అన్న దేవతలు 16:6-4. షష్ఠీ అధ్యాయము చతుర్థ ఖండము త్రివృత్కరణమునకు దృష్టాంతములు 16:6-5. షష్ఠీ అధ్యాయము పంచమ ఖండము మనస్సు అన్నమయము ప్రాణము జలమయము వాక్కు తేజోమయము 16:6-6. షష్ఠీ అధ్యాయము షష్ఠీ ఖండము అన్నిటి యొక్క సూక్ష్మాంశమే మనస్సు 16:6-7. షష్ఠీ అధ్యాయము సప్తమ ఖండము షోడశ కళా మనోపురుషాన్యాయము 16:6-8. షష్ఠీ అధ్యాయము అష్టమ ఖండము సుషుప్తి సమయములో జీవుని స్థితి ఎట్టిది 16:6-9. షష్ఠీ అధ్యాయము నవమ ఖండము ఈ జీవుడు ఉపాధిగా భావన చేసినప్పటికీ సత్స్వరూపుడే 16:6-10. షష్ఠీ అధ్యాయము దశమ ఖండము నదీ సముద్ర ప్రవేశ దృష్టాంతము 16:6-11. షష్ఠీ అధ్యాయము ఏకాదశ అధ్యాయము వృక్షాభిమాన జీవ దృష్టాంతము 16:6-12. షష్ఠీ అధ్యాయము ద్వాదశ ఖండము నిర్విషయాకాశము శూన్యము నుండి సవిషయ జగత్తు 16:6-13. షష్ఠీ అధ్యాయము త్రయోదశ ఖండము లవణ దృష్టాంతము ఆత్మ ఎక్కడ ఉన్నది 16:6-14. షష్ఠీ అధ్యాయము చతుర్దశ ఖండము కళ్లకు కట్టిన గంతలు విప్పి త్రోవ చూపితే స్వస్థలానికి వెళ్లటము 16:6-15. షష్ఠీ అధ్యాయము పంచదశ ఖండము మరణశయ్యపై పురుషుని దృష్టాంతము 16:6-16. షష్ఠీ అధ్యాయము షోడశ ఖండము సత్యనిష్ఠ దృశ్యము యొక్క అస్పృశ్యత ఆత్మ నమ్మకము 16:7. ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము సప్తమ అధ్యాయము 16:7-1. సప్తమ అధ్యాయము ప్రథమ ఖండము శ్రీ నారద శ్రీ సనత్కుమార సంవాదము నామ బ్రహ్మోపాసన 16:7-2. సప్తమ అధ్యాయము ద్వితీయ ఖండము వాక్ బ్రహ్మోపాసన 16:7-3. సప్తమ అధ్యాయము తృతీయ ఖండము మనః బ్రహ్మోపాసన 16:7-4. సప్తమ అధ్యాయము చతుర్థ ఖండము సంకల్పో బ్రహ్మేతి ఉపాసన 16:7-5. సప్తమ అధ్యాయము పంచమ ఖండము చిత్తం బ్రహ్మ ఇతి ఉపాసన 16:7-6. సప్తమ అధ్యాయము షష్ఠఖండము అధ్యానం బ్రహ్మేతి ఉపాసన 16:7-7 సప్తమ అధ్యాయము అవిజ్ఞానం బ్రహ్మేతి ఉపాసన 16:7-8 సప్తమ అధ్యాయము అష్టమఖండము ఓ బలం బ్రహ్మేతి ఉపాసన 16:7-9 సప్తమ అధ్యాయము నవమఖండము అన్నం బ్రహ్మేతి ఉపాసన 16:7-10 సప్తమ అధ్యాయము దశమఖండము అజలం బ్రహ్మేతి ఉపాసన 16:7-11 సప్తమ అధ్యాయము ఏకాదశఖండము తేజో బ్రహ్మేతి ఉపాసన 16:7-12 సప్తమ అధ్యాయము ద్వాదశఖండము ఆకాశో బ్రహ్మేతి ఉపాసన 16:7-13 సప్తమ అధ్యాయము త్రయోదశఖండము స్మరో బ్రహ్మేతి ఉపాసన 16:7-14 సప్తమ అధ్యాయము చతుర్దశఖండము ఆశా బ్రహ్మేతి ఉపాసన 16:7-15 సప్తమ అధ్యాయము పంచదశఖండము ప్రాణో బ్రహ్మేతి ఉపాసన 16:7-16 సప్తమ అధ్యాయము షోడశఖండము స్వాత్మయే సర్వాత్మక సర్వప్రాణాత్మకము 16:7-17 సప్తమ అధ్యాయము సప్తదశఖండము దేనితో తెలుసుకొనుచున్నావో అదియే తెలుసుకోవలసినట్టిది 16:7-18 సప్తమ అధ్యాయము అష్టాదశఖండము మతిస్తు ఏవ విజిజ్ఞాసితవ్యేతి మననము మతి గురించే తెలుసుకోవాలి 16:7-19 సప్తమ అధ్యాయము ఏకోనవింశఖండము శ్రద్ధయే తెలుసుకొనతగనది తెలుసుకోవలసినది 16:7-20 సప్తమ అధ్యాయము వింశఖండము నిష్ఠాయవ విజిజ్ఞాస ఇతి 16:7-21 సప్తమ అధ్యాయము ఏకవింశఖండము కూతియవ విజిజ్ఞాసితవ్యం కర్మానుష్ఠానము 16:7-22 సప్తమ అధ్యాయము ద్వావింశఖండము సుఖం విజిజ్ఞాసితవ్యేతి 16:7-23 సప్తమ అధ్యాయము త్రయోవింశఖండము భూమా సుఖమితి 16:7-24 సప్తమ అధ్యాయము చతుర్వింశఖండము భూమా స్వరూపము ఇట్టిది 16:7-25 సప్తమ అధ్యాయము పంచవింశఖండము భూమాయే నేను నేనే ఇదంతా ఆత్మయే ఇదంతా 16:7-26 సప్తమ అధ్యాయము షట్వింశఖండము ఫలశ్రుతి శాస్త్రహృదయము 16:8 ఛాందోగ్యోపనిషత్ అధ్యయనవచన పుష్పము అష్టమ అధ్యాయము 16:8-1 అష్టమ అధ్యాయము ప్రథమఖండము హృదయ పుండరికము పద్మము బ్రహ్మోపాసన 16:8-2 అష్టమ అధ్యాయము ద్వితీయ ఖండము ఆత్మ ఇచ్ఛాలోక విహారి 16:8-3 అష్టమ అధ్యాయము తృతీయ ఖండము సత్యమును ఆవరించి ఉంటున్న అసత్యము సత్యాహ కామా అనుతా అపిధానాహ సంప్రసాదుడు సత్యం 16:8-4 అష్టమ అధ్యాయము చతుర్థ ఖండము పరమాత్మ సేతువు వంటిది 16:8-5 అష్టమ అధ్యాయము పంచమఖండము బ్రహ్మచర్యము అనగా ఏమి ఇష్టము బ్రహ్మచర్యము మౌనము బ్రహ్మచర్యము అరణ్యాయనము బ్రహ్మచర్యము 16:8-6 అష్టమ అధ్యాయము షష్ఠీఖండము హృదయ నాడీ విస్తరణము నాడీమండలము నుండి ఆదిత్య మండల ప్రవేశము 16:8-7 అష్టమ అధ్యాయము సప్తమఖండము ఆత్మతో అనుసంధానము ఎట్లా ఇంద్రవిరోచనుల యుద్ధము ప్రజాపతి సందర్శనము ఛాయాపురుషోపదేశము నేత్రములలోని అంతర్గత పురుషుడే ఆత్మ 16:8-8 అష్టమ అధ్యాయము అష్టమఖండము ఎవరైతే నీటి పాత్రలో కనబడుచున్నారో అదియే ఆత్మ 16:8-9 అష్టమ అధ్యాయము నవమఖండము ప్రజాపతితో ఇంద్రుని పునః సమాగమం 16:8-10 అష్టమ అధ్యాయము దశమఖండము స్వప్నములో ఏదైతే విహారము చేస్తూ ఉన్నదో అదే ఆత్మ 16:8-11 అష్టమ అధ్యాయము ఏకాదశఖండము సుషుప్తి పురుషుడు ఆత్మయే 16:8-12 అష్టమ అధ్యాయము ద్వాదశ ఖండము అమృతము అశరీరము అగు ఆత్మకు దేహము ఉపాధి 16:8-13. అష్టమ అధ్యాయము త్రయోదశ ఖండము శ్యామలా బ్రహ్మము సబలా బ్రహ్మము 16:8-14. అష్టమ అధ్యాయము చతుర్దశ ఖండము ఆత్మయే సమస్తము 16:8-15. అష్టమ అధ్యాయము పంచదశ ఖండము పరంపర ఈ నియమ ఫలశ్రుతులు.